1:3 కారుణ్య విగ్రహ యస్యాః సం భా కారుణ్య విగ్రహ కారుణ్యం పూర్వోక్త కృప కరుణస్య భావః తత్ విగ్రహః సేతి తథా కారుణ్యస్య అంతఃకరణ పరిణామ బుద్ధిరూపత్వేన నేత్రాంత వీక్ష సస్మిత భాషాదిన అనుమాయమానత్వేపి సాక్షాత్ తజ్జన్య మనోవాంఛిత వరప్రదానాదీనాం శరీరాణ యసవి శేషజన్యతయా కారుణ్యం విగ్రహో యస్యాః సేతి సమాసోపపత్త్యః మాయోపాధికస్య బ్రహ్మణః జగత్సృష్టిను కరణపేతుభూత స్వేచ్ఛామాత్రానిమి మీతక కర్మానధీన మూరీయ 234 లలితా త్రిశతీ భాష్య 235 సచ్చిదానందఘనీ భూతాత్మక భక్తానుగ్రాహక విగ్రహనత్తాం వినా దేవతాయాః బుద్ధ ననారోపేణ సగుణోపాసన మనుపపద్యమానం స్యాత్ తదర్థం దేవతాధికరణే మంత్రప్రకాశితా దేవాః వజ్రహస్తః పురందరః ఇత్యాది స్వతః ప్రమాణ వేద వాక్యవశాత్ బాధకాభావే విగ్రహనంతః అంగీకర్తవ్యా ఇతి ప్రతిష్ఠాపితం తథా బహుశోభమాన ముమ హైమవతి మితి కేనోపనిషద్భాష్యే హైమాని హేమవికారాణి భూషణాని యస్యాః సేతి వా తథా హీమనతః అపత్యం స్త్రీ ఇతి చ తథేతి పరదేవతాయాః దివ్యనిగ్రవత్వం ప్రతిష్ఠాపితం తథా చ మహానుభావానాం స్వప్రకాశ చైతన్యరూపాణా మేనం భూతానాం సర్వాత్మనా సర్వోత్తమానాం మూర్తిత్రయ ధ్యానాద్యుపకారాయ తాదృశమూర్తిమత్వ దేవానాం మస్తీతి న కించిదని స్వరవాద ప్రసంగావకాశ ఇతి ఆస్తంని స్తరః ఆం వి కారుణ్యమనగా పూర్వనామమందు వివరింపబడిన దయ కరుణయొక్క భావము కారుణ్యము. కారుణ్యమే మే శరీరముగా గలదిగాన పరాదేవి కారుణ్య విగ్రహ యను నామముతో ప్రసిద్ధము. అంతఃకరణ పరిణామమైన బుద్ధి వృత్తిరూపమే కారుణ్యము. క్రీగంటి చూపు మందహాస పూర్వకమైన భాషణాదుల చేత అనుమాయమానమైనను ఊహింపబడినను కారుణ్యము వలన కలిగిన అభీషవరప్రద నాదులు శరీరము నందలీయవయసవి శేషముల చేత కలుగుట వలన కారుణ్యము శరీరముగా గలదను సమాసము యు శంకర గ్రంథరత్నావళి సహమేని తెలియవలేను. మాయోపాధికమైన బ్రహ్మకు ప్రపంచ సృష్టి యొక్క ఎనుకరణమునకు హేతుభూతము స్వేచ్ఛామాత్రమే నిమిత్తముగా గలది కర్మాధీనము కాని ఘనీభూత సచ్చిదానంద స్వరూపము. భక్తులననుగ్రహించునట్టిదియు నగు విగ్రహవత్వము శరీరమును ధరించియుండుట లేకపోయినను మలియు దేవతను బుద్ధియందు నారూపించక సగుణోపాసనము అనుపపన్నము కావలసియుండును ఈ అనుపపత్తిని నివారించుటకై బ్రహ్మసూత్ర పోయినను. భాష్యము నందలి దేవతాధికరణములో మంత్రప్రకాశితు వజ్రహస్తి దేవతలు పురందరః ఉపురందరుడు ఇంద్రుడు నజ్రహస్తుడు మొదలైన స్వతః ప్రామాణ్యము గల శృతివాక్యముల వలన బాధకములైన హేతువులు లేకపోవుట వలన శరీరము గలవారుగా అంగీకరింపనగునని ప్రతిష్ఠాపింపబడినది. మయ్యు బహుశోభమాన ముమాం హైమవతీం అతిశోభమాన హేమనంతుని పుత్రికమైన ఉమాదేవిని అనుచూకేనోపనిషద్భాష్యము నందు హేమ వికారములైన బంగారముతో చేయబడిన ఆభరణములు గలదిగాన హైమవతి యనియు హేమవంతుని పుత్రిక యనియు చెప్పి పరదేవత దిన్యశరీరధారియ్యుండుట నిరూపింపబడినది. కాగా ఏనం విధమైన మహామహిమ సంపన్నులు స్వయం ప్రకాశమాన చైతన్య స్వరూపులు సర్వాత్మన సర్వశ్రేష్ఠులునైన బ్రహ్మ నిష్ణు మహేశ్వరులకు దేవతలకు ధ్యానాది 236 లలితా త్రిశతీ భాష్యం. సౌకర్యమునకే తాదృశమైన శరీరధారణము గలదనుటలో అనిస్వరవాదులు చేసే ప్రసంగములకు ఈషన్మాత్రమైనను అనకాశము లేదనుచు ఇంకను విస్తరింపక విరమించుచున్నాము.